కసిగా కసి కసిగా కవ్వింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరేనే తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమ గిలిగా గిలి గిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా కన్ను పుట్టింది రమ్మంట పెదవే తడి చేసుకుందామమ్మో ఒదిగి ఒకటే ఇంకా ప్రేమ పసుపు చెక్కిల్లో ఎరుపు కుమారం పగలే కోరికలు పడుచు అల్లికలు గిలిగా గిలి గిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా ఉండంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ వేరే నే తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమ గిలిగా గిలి గిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా అందాలు ఎదలో చప్పట్లే వేసేనమ్మాదరే కరువైతే కలని బరువైతే వయసు గుప్పిళ్ళు తెరవాలమ్మో వడిసి పట్టగనే ఎంత సుతారో బలపు లిపిని కలికి చిలుక గిలికిన సడిలో గిలిగా గిలి గిలిగా గిలింతగా కసిగా కసి కసిగా కవ్వింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటిలంతలై జపించి నీ పేరేనే తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమ గిలిగా గిలి గిలిగా గిలిగింతగా